పడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే నా కలలో నీవే కనబడితే ఆ త్వరవకు బలమేమి? మరులే మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి? మనువు మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి? సంసారం కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే పేదనని నాపై మోపకు నేరాన్ని, ఏమీ లేని పేదనని నాపై మోపకు నేరాన్ని. లేదు ప్రేమకు పేదరికమునే కోరను నిన్ను ఇల్లరికం. లేదు ప్రేమకు పేదరికమునే కోరను నిన్ను ఇల్లరికం. నింగి నేలకు కడు దూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమే? కలలే నా కలలో నీవే కనబడితే ఆ త్వరవకు ఫలమేమి? మరులే మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి? సంసారం కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే